ఐసి డాల్ హై అంటే కళ్ళు విసిలించనే నా మార్నింగ్ ఫ్లాష్ షైనీ పోకిరి కేరమెల్ కలిసే టేస్టీ పెదవించవే స్మైలే పెడితే గర్లీ గూగ్లీ త్రీ మచ్ కా మిస్ నక్కన్నా నే నిన్నే లాగించా నీ హార్ట్లోనా లవ్ రాబిట్ అయ్యానా ఎక్సిట్ అవ్వక హ్యాపీ జంపినా మాయో అయ్యయ్యో లవ్ దట్ జస్ట్ స్టేస్ ఆల్ ఇంటు టూ హయ్యో Love that chase this all into two high.